శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది. శ్రీ స్తుతి మే ఆజ్ సాత్వాన్ శ్లోక్ బోల్నా హై. శ్లోక్ ఇస్ ప్రకార్ హై. పశ్యంతీషు శ్రుతిషు పరితః సూర్యబృందేన సార్ధం మధ్యే కృత్య త్రిగుణఫలకం నిర్మిత స్థానభేదం విశ్వాదీశ ప్రణయిని సదా విభ్రమద్యూతవృత్తౌ బ్రహ్మేశాద్యాదధతి యువయో రక్షసార ప్రచారం. పిచ్లే శ్లోక్ మే జగత్ కారణభూత్ జో తత్వ హై వహీ తత్వ హమారీ ప్రపత్తి కో స్వీకార్ కర్నే వాలీ యుగళ దేవతా బన్కర్ అర్థాత్ లక్ష్మీ నారాయణాఖ్య తత్వ బన్కర్ శేషిత్వ కా అనుభవ్ కర్తే హువే అప్నా ఆత్మా కా శేషత్వ కో స్వీకార్ కర్తే హువే ఆత్మ నివేదన్ కో స్వీకార్ కర్నే వాలీ జో దేవతా హై వో శృతియో మే భీ వర్ణిత్ కీ జాతీ హై జో జిసే దేఖ్కర్ జిసే స్మరణ్ కర్నే సే హమే ఆనంద్ ప్రాప్తి హోతీ హై ఐసా అనుభవ్ పిచ్లే శ్లోక్ మే వ్యక్త కియా గయా థా. ఇస్ శ్లోక్ మే దోనో మిల్కర్ జగత్ సృష్టి రూపీ జో వ్యాపార్ హై ఉసే కర్తే హై ఐసా కహనే కే లియే ఏ శ్లోక్ ప్రవృత్త హై. జబ్ శ్రుతియాన్ దేఖ్తీ రహతే హై దేఖ్తే రహతే హై వేద పూరా సాక్షి బన్కర్ రహతే హై. వేద నిత్య హై అనాది హై భగవాన్ సే భీ ప్రణీత్ నహీ హై. ఐసా జో వేద హై వో దేఖ్తే హై వో సాక్షి బన్కర్ రహతే వక్త్ ఔర్ నిత్య సూర్య వర్గ భీ సాక్షి బన్కర్ దేఖ్తే హై. ఐసీ పరిస్థితి మే బీచ్ మే త్రిగుణ ఫలకం త్రిగుణ ఫలకం యాని ప్రకృతి రూపీ ఏక్ ఖేల్నే కే లియే సాధనభూత్ ఫలక్ కో బీచ్ మే రఖ్ కర్ ఉస్మే సత్వ రజస్ తమస్ కర్కే తీన్ తత్వ హై యే ఏక్ ఖేల్నే కా ఏక్ సాధన్ హై ఇస్మే సృష్టి కర్తే హై ప్రకృతి సే మహత్తత్వ మహత్తత్వ సే అహంకార తత్వ అహంకార తత్వ సే పంచతన్మాత్ర తత్వ పంచతన్మాత్ర సే భూత తత్వ పంచభూత తత్వ ఇత్యాదియోం కీ సృష్టి కర్నే కే లియే జో ప్రక్రియాయే హై వో కర్తే హై వో కర్తే వక్త్ ఔర్ కౌన్ దేఖ్తే హై కి బ్రహ్మ ఈశ్ ఇత్యాదియోం కీ సృష్టి పహలే హో చుకీ థీ ఇస్లియే వో దోనో క్యుంకి అక్ష అర్థాత్ ఖేల్నే వాలే అర్థాత్ అక్షైర్ దీవ్యతి కేతే హై అక్ష కర్కే ఏక్ సాధన్ హై జిసే డాల్కర్ ఉస్మే జో సంఖ్యా మిల్తీ హై ఉస్ సంఖ్యా కే అనురూప్ ఉస్మే ఆగే ఆగే బీజోం కో బడాకర్ ఏ ఖేల్ ఖేలా జాతా హై నా ఉస్కో అక్ష శబ్ద సే బోల్తే హై జిసే ద్యూత ద్యూత్ భీ కహతే హై జిసే జిస్మే హీ పంచ పాండవ్ ఔర్ యుధిష్ఠిర్ హార్ పాయే థే దుర్యోధన్ కే సామ్నే వో ఖేల్ హై నా ఉస్ ప్రకార్ కా ఏక్ ఖేల్ హై ఉస్ ఖేల్ మే క్యుంకి లోకవత్తు లీలా కైవల్యం సూత్ర మే వ్యాస్ జీ జిస్ ప్రకార్ ఏ జో జగత్ సృష్టి హై వో కేవల్ భగవాన్ కీ లీలా హై ఐసా కహే హై ఉస్ లీలా కో జగత్ సృష్టి రూపీ లీలా కో ఏ లక్ష్మీ ఔర్ నారాయణ దోనో ఖేల్తే హై జబ్ భీ లక్ష్మీ తత్వ కీ ప్రేరణ సే హీ ఏ సృష్టి కీ జాతీ హై లక్ష్మీ తత్వ కీ జో ఆంఖ్ కీ చలానే కీ ప్రక్రియా హై ఆంఖ్ దిఖానే కీ ప్రక్రియా హై उसे समझकर भगवान क्या सृष्टि करना है, कैसे सृष्टि करना है, ये करते हैं। और वेद में भी वही प्रक्रिया बताई गई है, इसलिए लक्ष्मी जी भी देख रही है, वेद के अनुरूप से ये सृष्टि करते हैं। और इतना ही नहीं, वेद स्वयं साक्षी बनकर देख रहा है और नित्य सूर्य वर्ग देख रहे हैं। नित्य सूर्य यानी जिनके लिए कभी भी सांसारिक संबंध नहीं है, भगवान के साथ सदा के लिए कैंकर्य करते हैं, वैसे आदिशेष हैं, विश्वक्सेन हैं, गरुड़ हैं, विश्वक्स इत्यादि सब परिवार नित्य कहा जाता है, वो सब भी देख रहे हैं। ऐसी परिस्थिति में ये खेल को खेल रहे हैं, जिसमें जीव तत्व को अपने अपने कर्मानुसार आगे बढ़ाने का काम, नीचे गिराने का काम, सब कुछ चलता है। इसमें ब्रह्मा और शिव इत्यादि लोग जो पहले से सृष्ट हैं, वो सब अक्षसार प्रचारम वो करते हैं, उस काइन को डालने का काम वो करते हैं, अर्थात काइन को कहां कहां रखना है, ये काम वो दोनों देखते हैं। ऐसा उन दोनों का भी कुछ काम है इस लीला में, इसलिए इस श्लोक में कहते हैं, श्रुतिषु परितः पश्यन्तिषु, सब वेद सांगोपांग वेद चारों बाजू खड़े होकर देख रहे हैं। श्रुतिषु परितः पश्यन्तिषु, सूर्य वृंदेन सार्धं पश्यन्तिषु, नित्य सूर्य वृद्धों के साथ, नित्य सूर्य वर्गों के साथ जब देख रहे हैं, मध्ये कृत्य त्रिगुण फलकम, त्रिगुण रूपी फलक को, त्रिगुण रूपी एक बोर्ड को बीच में रखकर, निर्मित स्थान भेदम, उसके लिए अलग अलग स्थान की क्रिएट करके, ये चेतनों का स्थान है, ये मुक्तों का स्थान है, एक चेतन किस प्रकार मुक्त बनता है, उसमें बीच में सर्प आता है, लेडर सीढ़ी आती है, इस प्रकार अलग अलग प्रकार के चीजें हैं, उसमें एक व्यक्ति का मोक्ष प्राप्ति किस प्रकार होती है, उसमें पतन क्यों होता है, इत्यादि विषयों को अंतरित करके, अंतर्गत करा के ये खेल प्रवृत्त हुआ है। मध्ये कृत्य त्रिगुण फलकम, निर्मित स्थान भेदम, स्थान भेद चेतन का स्थान है, प्रकृति का स्थान है, अचेतनों का स्थान है, ऐसा अलग अलग स्थान भेद करके, विश्वाधीश प्रणयिनी सदा विभ्रम द्यूत वृत्तौ, ये द्यूत क्रीड़ा में लक्ष्मी जी सदा के लिए अपने आंख के इशारा करने का काम करते वक्त, ब्रह्मा ईश इत्यादि, ब्रह्मा शिव इत्यादि लोग कहां कहां कायम रखना है, ये काम को करते हैं। इस प्रकार एक बहुत बड़ी लीला क्रीड़ा प्रवृत्त होती है, वही इस जगत सृष्टि है और स्थिति है, प्रलय है, ये सब ये त्रिगुण फलक को रखकर सत्व रजस तमोमय प्रकृति में, सत्व रजस तमस तीनों समान रूप से है तो प्रलय है, उसमें एक भी कुछ अधिक होता है तो उस वक्त सृष्टि प्रवृत्त होती है। उसमें एक व्यक्ति कभी सात्विक बनता है, कभी राजसी बनता है, कभी तामसी बनता है, अपने अपने कर्मानुरूप से वो मोक्ष पाता है, नहीं पाता है, स्वर्ग को प्राप्त करता है, अलग अलग दुनिया में जाता है, विवेकी बनकर रहता है, लोभी बनकर रहता है, ये सब के लिए अपना अपना अलग अलग स्थान और कर्म इत्यादि के आधार पर जो होती है उसे दिखाने के लिए ये बड़ी क्रीड़ा प्रवृत्त होती है, जिसमें लक्ष्मी जी का व्यापार अलग है, इशारा करने का काम है, और ब्रह्मा शिव इत्यादियों का काम है आगे आगे काइन को बढ़ाने का काम है, अर्थात प्रमाणानुरूप अक्ष में जितनी संख्या आती है उसके अनुरूप, उसी प्रकार वेद का और नित्य सूर्यों का काम है सही करते हैं या नहीं भगवान सृष्टि आदि को, ये देखने का काम उनका है। इस प्रकार भगवान भी कुछ नियमबद्ध होकर काम कर रहे हैं इस क्रीड़ा में, ऐसा मतलब इस श्लोक में कहा गया है। भाव के साथ फिर से एक बार श्लोक को पढ़ेंगे। पश्यन्ति श्रुतिषु परितः सूरिबृन्देन सार्धं मध्ये कृत्य त्रिगुणफलकं निर्मित स्थानभेदं विश्वाधीश प्रणयिनि सदा विभ्रमद्यूतवृत्तौ ब्रह्मेशाद्यादधति युवयो रक्षसार प्रचारम्। कवितार्किक सिंहाय कल्याण गुणशालिनी श्रीमते वेंकटेशाय वेदांत गुरवे नमः।